పది వ్యాపకత్వం. వస్తువు సూక్ష్మమైన కొద్దీ ఇతర వస్తువులన్నిటి చుట్టూ వ్యాపించి ఉండగలుగుతుంది. వాయువు భూమి చుట్టూరా వ్యాపించి ఉంటుంది. భూమి కన్నా వాయువు సూక్ష్మం కదా. ఆకాశం అన్నిటికంటే సూక్ష్మతమం కనుక అది మన ప్రపంచంలోని పదార్థాలన్నిటినీ ఆవరించుకుని వ్యాపించి ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. మనకు తెలిసిన పదార్థాలలో మనస్సనే పదార్థం కూడా ఒకటి ఉంది కదూ. అది మన ఈ ఆకాశంలో ఎక్కడ ఉందంటావు? తలలో ఉంది అంటావా? తలలో మాత్రమే ఉంటే అది ఎక్కడో నక్షత్ర మండలంలో ఉన్న విషయాలను గురించి ఎలా తెలుసుకోగలుగుతుంది? కనుక తలలో గల మస్తిష్కమనే మాంసఖండంలో అది అభివ్యక్తమవుతున్న మాట వాస్తవమే కాని అది అంతకంటే పెద్దదేనని చెప్పాలి. అలాంటి ఈ మనస్సులో ఈ బ్రహ్మాండమైన ఆకాశంతో సహా సృష్టి అంతా ఇమిడి ఉంది అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఏది ఎక్కువగా వ్యాపించి ఉంటుందో అదే సూక్ష్మమని, దానిచేత ఏది వ్యాపింపబడుతుందో అది సాపేక్షికంగా స్థూలమని కూడా ఇప్పుడు మన చర్చలో చెప్పుకున్నాం. ఆ లెక్కను చూసినప్పుడు బయట కనిపించే ఈ బ్రహ్మాండమైన ఆకాశం కంటే కూడా మానసాకాశం అనేది ఇంకా సూక్ష్మమైన ఆకాశం అవుతుంది. ఈ చర్చ వల్ల ఏం తేలింది? ఈ సృష్టిలోని వస్తువులన్నీ బయటి ఆకాశంలో ఉన్నాయి. బయట ఆకాశంతో సహా ఈ వస్తువులన్నీ కలిసి మానసాకాశంలో ఉన్నాయి. మానసాకాశము అంటే మనస్సు అనే ఆకాశం. ఇది ఇప్పటికీ తేలింది